సాలించు ఉత్పత్తి ఓ నమాలు నేర్పించు ప్రేమంద అచ్చరాలు బళ్ళోకి రమ్మనకే ఆడపంతురా ఒళ్ళోకి రానీవే మావ కూతురా బళ్ళోకి రమ్మనకే ఆడపంతురా ఒళ్ళోకి రానీవే పావ కూతురా సాలిచ్చు బుత్తొత్తి ఓనవాడు నేర్పించు ప్రేమద్ద అచ్చరాలు చెంగట్ట తాకుతుంటే దీర్ఘం ఇస్తే చెయ్యిట్ట పట్టుకుంటే చెంగట్ట తాకుతుంటే గుండెల్లో గుబు లేదు చేరుకుని కళ్ళల్లో కునుకంత దారుకుని తీరదాయే మొద్దేమో జారదాయే పొద్ద తలే బాలదాయే పొగరేబో సావదాయే సాలించు సాలించు సాలించు ఓనమాలు నేర్పించు ప్రేమన్న అక్షరాలు వళ్ళోకి రబ్బదకే ఆడపత్తులా ఒళ్ళోకి రాదీవే మావ కూతురా వళ్ళోకి రమ్మనకే ఆడపంతులా ఒళ్ళోకి రానీవే మావ కూతురా సాధించు ఒత్తుత్తి ఓదబాలు నేర్పించు ప్రేమద్ద అక్షరాలు చిరునవ్వు ఇసురు తుట్టే పాక వస్తే చిరు పుట్టి కసురు కుట్టే పాకి దీర్ఘమిస్తే చిరునవ్వు ఇసురు తుట్టే చిరు పుట్టి కసురు కుట్టే తాతయ్య చేతల్లో బొడగాటి తగ్గుద్దీ పోడోడి ఇల్లంతా పాడుబెట్టి బళ్ళోనే ఇల్లు కట్టి ఒళ్ళోనే పట్టుపట్టి పాఠాలు చదవ బుద్ధి కాదు కాదు ఎదవ బుద్ధి చాలిచ్చు చాలిచ్చు చాలిచ్చు బుద్ధి పోదవాలు నేర్పించు ప్రేమద్ద అచ్చరాలు ఒళ్ళోకి రమ్మనకే ఆడపంతులా ఒళ్ళోకి రానీవే మావ కూతురా ఒళ్ళోకి రమ్మనకే ఆడపంతులా ఒళ్ళోకి రానీవే మావ కూతురా సాలించు బుత్తుత్తి ఓనమాలు నేర్పించు ప్రేమన్న అచ్చరాలు అమ్మ హస్ అమ్మ హస్ అమ్మ హస్